ఎప్పుడైతే ఆ విధంగా ఉన్నదో వారు అక్కడి నుంచి నిష్క్రమించారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ముమ్మారు ప్రదక్షిణం చేశారు. భీష్మునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కావలసినటువంటి రక్షణ ఏర్పాట్లన్నీ చేసేట దుర్యోధనాదులు. అటు తర్వాత జరుగుతున్న విషయంలో ఎవరి మానాన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ఆ రాత్రి ఒక్కడే వచ్చి నమస్కారం చేసుకుంటున్నట్ట చేస్తూ దగ్గరకు రాబోతున్నాడు. అంతవరకు ఎన్ని గౌరవాలు పొందాడు భీష్ములు వారు. అనేక మంది కన్యలను అక్కడికి పిలిపించి వాళ్ల చేత పువ్వులు మంచి గంధపు పొడులు ఇవన్నీ జల్లించేటండి భీష్ముడి మీద చేసి నమస్కరించారు. ఈ విధంగా అందరూ గౌరవించారు. ఈ గౌరవించిన తర్వాత మళ్ళీ మరురోజు ప్రాతకాల వేళ అందరూ వచ్చి నమస్కరించినప్పుడు మహానుభావుడు అంటున్నట్ట, దాహం వేస్తోందయ్యా, ఇవన్నీ గుచ్చుకున్నాయి కదా నాకు అని అంటున్నాడు భీష్ములు వారు. ఈ బాణవేదం నేను అణచుకుంటూ ఉన్నాను, ఇవన్నీ గుచ్చుకున్నాయి కాబట్టి నాకు ఈ దాహం తీరేలాగా జలము కావాలి అనగానే వెంటనే కడవలతో నీళ్లు తెప్పించి పెట్టాడు అక్కడ దుర్యోధనుడు. అయ్యా, వీరశయ్య మీద ఉన్న నేను మానుషమైన వస్తువులు ముట్టను, ఇది చెప్తున్నాడు. చూడండి ఎన్ని విశేషాలు సంప్రదాయాలు ఇక్కడ. నాజ్యాతీత మయాశక్య భోగా కేచన మానుషాహ, మానుష భోగములు నేను ముట్టను, అంటే మానవులిచ్చేది నేను ముట్టను, ఇది చెప్తున్నాడు ఇక్కడ. గ్రామ్య వస్తువులు ముట్టను, ఇది ఒక దీక్ష. శరతల్పగతుణ్ణి ఉన్న నేను మానుషాతీతమైన స్థితిని పొంది ఉన్నాను. మానుషాతీతమైన స్థితి నాకు ఉంది గనక మానుషమైన భోగాలు నేను పొందను. చూడండి ప్రతీది కూడా నిజానికి తెలిసినట్టే కనబడుతున్న లోపల ఉన్నటువంటి సూక్ష్మాంశములు మనం చెప్పుకుంటున్నాం. తవ ప్రసాదాత్, ఇప్పుడు నాకు కావలసినది ఏది అనేది అర్జునుడికి తెలిసి పిలిపించండి అన్నట్టు. అందుకు మళ్ళీ అర్జునం ద్రష్టుమిచ్చామి, అర్జునుడిని చూడాలనుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. ఆయనకేం మొహం అటువంటి, సత్యం ఉన్నప్పటి నుంచి బ్రతుకున్నప్పుడు చెప్పాడు, ఇప్పుడు దెబ్బతిన్నప్పుడు చెప్తున్నాడు ఇక్కడ. అందుకే అర్జునం ద్రష్టుమిచ్చామి అనగానే మళ్ళీ అర్జునుడు వచ్చాడు. వస్తే వత్స, నోరు ఎండిపోతుందయ్యా, మర్మస్థానాలు బాధిస్తున్నాయి. మర్మస్థానాలు అంటే శరీరంలో ప్రాణకేంద్రాలు కొన్ని ఉంటాయి, అవి దెబ్బతింటున్నాయి నాకు. నాకు సరి అయిన నీరు ఇవ్వాలంటే నువ్వే ఇవ్వగలవయ్యా అంటే ఒక్కసారి తాతగారికి నమస్కారం చేసుకుని రథమెక్కి తన ధనుస్సును సంధించి ఆ రథంతో ప్రదక్షిణ చేశాడు మొత్తం భీష్ముల వారికి. ప్రదక్షిణ చేసి శిరస్సు వైపు వచ్చి అందరూ చూస్తూ ఉండగా బాణాన్ని తీసి ఆ బాణానికి పర్జన్యాస్త్రాన్ని మంత్రించి భీష్ముని కుడివైపున భూమిలో వేశాడు. ఎప్పుడైతే ఆ బాణం దిగిందో లోపల నుంచి అద్భుతమైన జలం పైకి వచ్చిందండి. ఆ జలం ఉత్పపాత తతోధారా వారినో విమలా శుభ సీతస్య అమృతకల్పస్య దివ్య రసస్య చ, అమృత సమానమైన దివ్యమైన జలము పైకి వస్తే దానిని పానం చేసి సేద తీరేనయ్యా, ఈ జలము తగిలితే మొత్తం శరీరం అంతా సేద తీరింది అని అనగా అందరూ కొద్దిసేపు కూర్చొని ఎవరి మానాన వాళ్ళు వెళ్ళారు. అందరూ వెళ్ళిపోయినా వాళ్ళందరికీ చివరి కూర్చున్నాడు ఒకడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక్కడే ముందుకు వచ్చేటండి, వచ్చి భీష్ముడికి నమస్కారం చేస్తున్నాడు. ఎవరు అని భీష్ముడి వారు కళ్ళు తెరిచి చూస్తున్నారు. చూస్తుంటే తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. రాధేయోహం కురుశ్రేష్ఠ, ఏ కురుశ్రేష్ఠ, నేను కర్ణుణ్ణయ్యా, రాధాపుత్రుణ్ణి వచ్చాను, నిన్ను పలుచుకున్నావా, నన్ను కళ్ళు మూసుకున్నావు కదా, ఎప్పుడు నీ కళ్ళ ముందు తిరిగేవాడిని, నువ్వు ఎప్పుడు ఎవడిని ద్వేషిస్తావో ఆ కర్ణుని నేనయ్యా అన్నట్టు ఇక్కడ. ద్వేషోహం తవ సర్వత్ర ఇది చెయ్యిన మువాచహ అంటున్నప్పుడు కర్ణుడు కళ్ళ నిండా నీళ్లు, ఒళ్ళు వణుకుపోతున్నాయి. హే కురుశ్రేష్ట మహానుభవ, నమస్కారం చేస్తూ నువ్వెప్పుడు ద్వేషించేటటువంటి వాడని నేను అనగానే, ఏ హేహి మే విప్రతీప, ఎప్పుడు నాతో పోటీ పడేటువంటి కర్ణ, రా రా దగ్గరికి రా అని పిలిచేటండి. ఏ హేహి మే విప్రతీప, విప్రతీప అంటే ప్రతికూలుడా అని పిలిచాడు. ఎప్పుడు నాకు ప్రతికూలంగా ఉంటూ ఉంటావు, అంతేకాదు స్పర్ధసేత్వం మయా సహ, నాతో స్పర్ధ వహిస్తూ ఉంటావు కదా, రా దగ్గరికి రా. ఎది మాం నాధిగచ్చేత నతే శ్రేయో ధ్రువం భవేత్, నేను నీ గురించి అనుకుంటున్నాను. ఈ సమయంలో నువ్వు నా దగ్గరికి రాకపోయి ఉంటావనుకో నీకు భవిష్యత్తులో శ్రేయస్సు అనేది ఉండదయ్యా అన్నట్టు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం అండి, ఎందుకంటే భీష్ముని పట్ల రాధేయుడు చేసిన అపచారాలు కొన్ని ఉన్నాయి. ఆ అపచారాల క్షమాపణ పొందకపోతే కర్ణుడికి తర్వాత వీరస్వర్గం పొందే అర్హత కూడా లేదండి, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఈ మాట అన్నాడు, నతే శ్రేయో ధ్రువం భవేత్, జాగ్రత్తగా వినాలండి, నీకు శ్రేయస్సు ఉండదు అన్నాడు, అంతేగాని జయం ఉండదు అనలేదు. వీడికి అలుగు జయం ఉండదు అది గ్యారంటీ. శ్రేయస్సు అంటే ఈ జీవితం అయిపోయినా తర్వాత దుర్గతులు లేకుండా ఉండేది శ్రేయస్సు అండి, తెలుసుకోవాల్సింది. ఈ ఇహలోకంలో లభించేవన్నీ ప్రేయస్సులు, శ్రేయస్సు అనగా దివ్యమైనది, అది పొందడానికి యోగ్యుడివే. ఎప్పుడు నువ్వు నీ తప్పుల్ని ఒప్పుకుని క్షమాపణ వేడితేనే దానికి అవకాశం, ఎప్పుడు ఇప్పుడే, తర్వాత ఎక్కడ, అంత భావం ఉన్నదండి ఇక్కడ. అని చెప్పగానే వెంటనే దగ్గరికి వచ్చి రెండు కాళ్ళ మీద కూర్చుని భీష్ముల వారికి నమస్కారం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, నీకు నేను గట్టిగా చెప్తూ ఉన్నాను, ఎప్పుడూ నన్ను ద్వేషించేవారు అన్నావే, కానీ నాకు నీపై ఇసుమంత కూడా ద్వేషము లేదు సుమా, ఇది తెలుసుకో. నచ ద్వేషోస్తి మే తాత త్వయి సత్యం బ్రవీమితే, నేను ఎప్పుడు సత్యం పలుకుతాను, నువ్వే అన్నావుగా గాంగేయుణ్ణి నేను, అందుకు నేను చెప్తున్నాను నీపై నాకు ఏనాడు కూడా ద్వేషం అనేది లేదు సుమా, కానీ నీ ఉత్సాహాన్ని తేజస్సుని తగ్గించడానికి నేను పరుషంగా మాట్లాడిన మాట నిజమే, ఎందుకంటే నీ కారణంగానే, నువ్వు వాడిన దురుక్తుల కారణంగానే దుర్యోధనుడు మరింత విజృంభిస్తున్నాడు నీ మీద విశ్వాసంతో. అందుకే నీ మీద విశ్వాసాన్ని తీసివేస్తే శాంతికి హేతు అవుతుందని, ముందు జరగబోయేది ఏమని తెలిసినప్పటికీ శాంతి కోసమే నా ధర్మం ప్రయత్నించాలి గనక చేశాను. ఈ మాట గుర్తుపెట్టుకోవాలండి, ఇదే జరగబోతున్నప్పుడు వీళ్ళు ఊరుకోవచ్చు కదా అని అడగరాదు. ఆ మాటకు వస్తే కర్ణుడికి మాత్రం తెలియదా ఎందుకు ఊరుకున్నారు అంటే, వాళ్ళు చేయాల్సిన ధర్మం చివరి వరకు చేయవలసిందే, ఏది జరిగినా జరగనండి, మనం చేయాల్సింది చేయవలసిందే ఇది. అంతేగాని ఎలాగో పోతారు కదండి పోనీయండి అని కాదు, చివరి వరకు చికిత్స ఇవ్వవలసిందే, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఇలా కొన్ని ఉంటూ ఉంటాయి, వాళ్ళ ధర్మాలు వాళ్ళు చేయాలి, అది చేయకపోతే అది దోషమవుతుంది. ధర్మానికి ఫలితం లేకపోయినా ధర్మం చెయ్యడం అనే కృత్యం అవసరం, అది మరొక రూపంలో జీవుడికి ఫలిస్తుంది, ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం. ఇది నిన్నో మొన్నో చెప్పుకున్నాం, మరొకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఆ కారణం చేతనే నిన్ను నేను నిందించడానికి అదే కారణం. పైగా నీ బుద్ధి ఇలా రావడానికి కొంత నీ జన్మలో లోపం ఉందయ్యా అన్నట్టు నిష్కర్షగా చెప్తున్నాడు. ఎందుకంటే ఒక చపలత్వం చేత పిలిచింది ఆమె కన్యగానే ఉన్నప్పుడు, అదొక చిన్న దోషమే, అది క్షమించదగ్గ దోషం కావచ్చు, కానీ తద్దోషం చేత నీ పుట్టుకలో ఒక దోషం ఉంది. రెండవది సాంగత్య దోషం, ఈ రెండింటి వల్ల నీకు దుర్బుద్ధి పుట్టింది, ఇంతకు మించి మరేం లేదు. కానీ నీ పరాక్రమము, నీ బ్రహ్మణ్యము, బ్రహ్మణ్యము అంటే వేదమన్న, వేదవేత్తలన్న, తపస్సు అన్న నీకున్న గౌరవం, నువ్వు నిరంతరం చేసే సాధన, ఎందుకంటే అతను సూర్యుడిని ఆరాధిస్తున్నప్పుడు చదివే సౌర ఆరుణ మంత్రముల యొక్క ధ్వనికి కుంతీదేవి ఆశ్చర్యచకితురాలి వెనక నిలబడిందని వర్ణిస్తాడు ఇక్కడ. అలా సూర్యమంత్రములు చేస్తూ సూర్యోపాసన చేసిన మహానుభావుడు, అందుకే నీకున్న ఆ బ్రాహ్మణ్యము అంటే బ్రాహ్మణ్య భక్తికి, అదేవిధంగా పరాక్రమము, శౌర్యము, దానగుణం ఇవి నేనెప్పుడు కీర్తిస్తానయ్యా చూడండి. అంతేగాని నువ్వు నేను ఊరికినే అర్ధరదిగా పెట్టాను కానీ నువ్వు మహారథుడు అవ్వవలసిన వాడివి అని అనలేదండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ కొంతమంది ఇలా అన్నాడని వాళ్ళు రాసేసుకుంటున్నారు. ఇది ఇతడు ఈ పొగిడేడే కానీ నువ్వు అర్ధరవుడుగా ఉండవలసిన వాడు కావయ్యా అనలేదు, నువ్వు అర్ధరదుడివే. ఈ గుణాలు గుణాలే, దుర్గుణాలు దుర్గుణాలే, దేనికి అదే చెప్పాలి. ఇక్కడ ఈ సమయంలో మాత్రం గుణాలను శ్లాఘిస్తూ ఒక మాట అంటున్నాడు, నీకు తెలుసో నువ్వు అధిరథుడి పుత్రుడివి కావు, రాధాపుత్రుడివి కావు, కుంతిపుత్రుడివి, ఇది తెలుసుకో. ఇంకొక్క మాట నేను చెప్తున్నది ఏంటంటే, నువ్వు పాండవుల వైపు వెళితే నీకు క్షేమంగా ఉంటుందని నాకు అనిపిస్తున్నది అయ్యా, ఎందుకంటే ఈ యుద్ధాలు, ఈ ప్రతీకారాలు ఇంకా నాతోనే అంతమైపోని, నేను కింద పడడంతోనే ఇంకా యుద్ధం కూడా అంతమైపోతే అందరూ హాయిగా ఉంటారు కదయ్యా. లేకపోతే తండ్రికి కొడుకుతో యుద్ధమా, మేనల్లుడితో యుద్ధమా, తాతకి మనవడితో యుద్ధమా, ఎందుకయ్యా ఇవన్నీ? అందరూ కలిసి హాయిగా ఉండాలి కదా. ఆ కారణం చేత మీరు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను అంటే, వెంటనే తాత నీకు నమస్కారం, నువ్వు చెప్పినటువంటి ఈ పని ఉన్నదే అది సాధ్యమయ్యేది కాదు, నీకు తెలియదా తాత నన్ను అంటున్నావు, నీకు తెలిసినదే అది. అందుకు దుర్యోధనుడి సంపదని ఎంతవరకు నేను అనుభవించకముందు అతని దగ్గరికి వెళ్లే ముందు ఒక మాట అన్నాను, నువ్వు ఏది అసాధ్యం అనుకుంటున్నావో అది సాధింపజేయడానికి నా ప్రయత్నం నేను చేస్తానని మాట ఇచ్చాను. జాగ్రత్తగా విన్నారు కదా, నువ్వు అసాధ్యం అనుకున్న దాన్ని సాధిస్తాను అని కాదు, అసాధ్యం అనుకున్న దాన్ని సాధించడానికి నేను ప్రయత్నిస్తాను, ఎలాంటిదైనా సరే చేస్తాను అని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకోవలసిన సమయంలో వెనక్కి ఎలా వెళ్తాను? ఇంకొక్క మాట, ఎంత చెప్పు, భవిష్యత్ అంటే ఏమిటో తెలియవచ్చు, జాతకాలంటే ఏమిటో తెలియవచ్చు, యోగ యుగాలు లక్షణాలు తెలియవచ్చు, ఎన్ని ఉన్నా కొన్ని జీవలక్షణాలు పోవయ్యా అన్నాడు. ఇది బాగా తెలుసుకోవాలండి, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎన్ని తెలిసినప్పటికీ పోవండి, మీరు గమనించండి, అదే మాయా, సామాన్యం కాదు. వేదాంతాలు తెలియవచ్చు, జ్యోతిషం చూసి ఎప్పుడు పోతాడో తెలియవచ్చు, అంత మాత్రం చేత వాళ్ళు గొప్ప జ్ఞానం లేకపోతారండి. తన మరణం తానే చెప్పుకోవచ్చు, కానీ మరణానంతరం సద్గతికి పొందేలా ధర్మం ఆచరించాలని బుద్ధి కలుగుతుందని చెప్పలేము, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ రకరకాలు ఉంటాయి జీవలక్షణాలు, అందుకే ఎంత తెలిసినా నాకు అర్జునుడిపై వైరం పోవడం లేదయ్యా అన్నాడు ఇక్కడ. అందుకని ఎలాగైనా అర్జునుడితో యుద్ధం చేస్తాను, అతడైనా నేనైనా ఎవరో ఇద్దరమే మిగిలాలి ఇక్కడ. అందుకే నేను కుంతికి చెప్పాను, నీకు ఎప్పుడు ఐదుగురు కొడుకులే గుర్తుపెట్టుకో, అర్జునుడు పోతే నాతో కలిపి ఐదుగురు, నేను పోతే అర్జునుడితో కలిపి ఐదుగురు అంతే, నీకు ఆరో కొడుకు లేడు అన్నట్ట. ఈ విషయాన్ని ఇక్కడ అదే నేను చెప్పాను, ఇది తెలుసుకోవాలి. అంతేకాదు ఈ దారుణమైన వైరాన్ని ఉపసంహరించలేకపోతున్నాను, స్వధర్మ నిర్వహణ సంతృప్తిగా చేసేటట్టు నన్ను దీవించవయ్యా అని అడిగాడు. విశేషం అంత చక్కగా చెప్పాడు. అనగానే పైగా దురుక్తం విప్రతీపం వా రభసాచాపలాత్ తథ యన్మయే కృతం కించిత్ తన్మే త్వం క్షంతు మర్హసి. ఈ మాట చెప్పాడండి, నేనాడిన దురుక్తులు, కూడని మాటలు చాలా పలికిన సభలు, అది నాకు తెలుసు. చెయ్యకూడనివి చేశాను, అనకూడనివి అన్నాను. అది దేనివల్ల అంటే విప్రతీపం రభసాత్, నీకు వ్యతిరేకంగా ఆవేశం వల్ల, చాపల్యం వల్ల, స్పర్ధ వల్ల నేను ఈ విధంగా మాట్లాడాను. అంటే కర్ణ, సరే నీ నిర్ణయం వైరమే అయినప్పుడు, ఈ వైరంతో నువ్వు వైరాన్ని ఉపసంహరించలేనప్పుడు యుద్ధంలో నీకు స్వర్గప్రాప్తి కలుగ్గాక అన్నాడండి. ఈ విషయం ఎంత చక్కగా చెప్పాడు ఇక్కడ. అంటే నువ్వు జయింతువుగాక అనలేదు, జాగ్రత్తగా యుద్ధం చేయి, యుద్ధంలో మరణించు. క్షత్రియుడికి యుద్ధం చేస్తూ మరణించడం కంటే, యుద్ధం చెయ్యడం కంటే గొప్ప ధర్మం మరొకటి లేదయ్యా. ధర్మ్యాద్ది యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే ఇదే వాక్యం భగవద్గీతలో కూడా ఉందండి ఇక్కడ. అందుకే ధర్మబద్ధమైన యుద్ధము తప్ప క్షత్రియుడికి గొప్ప శ్రేయస్సు మరొకటి లేదు సుమా. అదేనయ్యా నేను కోరుకున్నాను కృష్ణుని. ఎందుకంటే ఎలాగూ మరణించవలసినటువంటి క్షత్రియులు వ్యాధులతో మరణించడం కాకుండా వీరులుగా పోరాడి మరణించి స్వర్గానికి వెళ్ళేటట్టు చెయ్యవయ్యా అని కోరుకున్నాను. అది దీన్ని బట్టి కర్ణుడి మనస్సు మనకు తెలియస్తున్నది. ఈ విధంగా భీష్మ పర్వం పూర్తయింది, భీష్ముడు పూర్తి కాలేదు. భీష్ముడు చేసిన యుద్ధం పూర్తయింది, భీష్ముడితో యుద్ధం పూర్తయింది. ఇంకా ఆ తర్వాత యుద్ధానికి సన్నద్ధులవుతున్నారు అందరూ. ఆ ఏడుపులు ఎంతకాలం అండి, వాళ్ళ పనులు ప్రారంభించే వరకే. ఇంకా ఎవరి పనిలో వారు పడ్డారు. అప్పుడు కర్ణుడు చాలా దుఃఖించాడు భీష్ముడి వద్దకు వచ్చి. ఆ సమయంలో మొత్తం కౌరవులందరూ కూడాను ఎప్పుడైతే సూర్యుడు అస్తమిచ్చినట్లు గాంగేయుడు పడిపోయాడో ఆ సమయంలో ఇంకా యుద్ధానికి మనకు ఆశ ఆసర భరోసా కర్ణుడే అన్నట్టు మొత్తం అందరూ కూడా. కానీ కర్ణుడే మనకు కావాలి అని అందరూ అంటూ ఉంటే ఆ కర్ణుడు కూడా భీష్ముని వద్దకు వచ్చి నమస్కారం చేసి ఇంక నేను యుద్ధానికి వెళ్ళనా అని అడిగెట్టండి. ఎందుకంటే నువ్వు ఉన్నంతసేపు యుద్ధం చేయనన్నాడు కదా. అప్పుడు అంటున్నాడు అక్కడ భీష్ముని వారు, తప్పకుండా వెళ్ళి యుద్ధం చేయవయ్యా, పైగా నీకు ఆ దుర్యోధనుడికి ఉన్న అనుబంధం సామాన్యమైనదా, అది చాలా పెద్ద బంధం. రక్త సంబంధం కంటే గొప్పది సుమా స్నేహ బంధం అన్నట్టు గొప్ప విషయం ఇక్కడ చూపిస్తున్నాడు. ఇక్కడ యోనాత్ సంబంధకాల్లోకే విశిష్టం సంగతం సతాం సద్భిస్సహ నరశ్రేష్ఠ ప్రవదంతి మనీషిణ. మంచి వాళ్లతో కూర్చున్న మంచి స్నేహం రక్త సంబంధం కంటే గొప్పదంటారు కనుక ఆ స్నేహబంధాన్ని నువ్వు చూపించు అన్నారు. ఆ సమయంలో ఎప్పుడైతే ఈ విధంగా కర్ణుడు సిద్ధపడ్డాడో ఆనందపడిన దుర్యోధనుడు అంటున్నాడు, నువ్వు నీ రక్షలో మా సేన అంతా క్షేమంకరమని నేను భావన చేస్తున్నాను, ఇప్పుడు మమ్మల్ని ఏమి చెయ్యమంటావు అని అడిగాడండి కర్ణుడిని. చాలా జాగ్రత్తగా వినవలసింది. అంటే నిన్ను సేనాపతిని చేసి ఇవ్వాలని అనలేదు, ఏమి చెయ్యమంటావు అంటే కర్ణుడు అంటున్నాడు, అది నిర్ణయించవలసిన వాడు నువ్వే, నువ్వు బుద్ధిమంతుడివి, నీ అభిప్రాయాన్ని మేమందరం వినదలుచుకున్నాం అంటే. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, నిజమే నీకు యుద్ధ ప్రావీణ్యం, శత్రు సమూహాన్ని సంహరించడంలో నేర్పరివు నువ్వు, నువ్వే చెప్పు సర్వసేనాధ్యక్షుడిగా ఎవరిని పెడితే గొప్పగా ఉంటుందో నిర్ణయించు అని చెప్తే వెంటనే ఆలోచించి భీష్ముడి తర్వాత మళ్ళీ సర్వసేనాధ్యక్షుడిగా నియమించదగిన వాడు ఒక్కడున్నాడయ్యా మన దగ్గర. నిజానికి మన దగ్గర 11 సేనాపతులు ఉన్నారు, అందులో ఒకడు పడిపోయాడు, మిగిలినటువంటి 10 సామాన్యులు కారు, ఎవడికి వాడి సర్వసేనాధ్యక్షుడు అవ్వవలసిన వాడు. అయినప్పటికీ ఒకడిని ఎంపిక చెయ్యాలి గనక అందరిలో పెద్దవాడు భీష్ముని తర్వాత ద్రోణాచార్యులు వారు, ఆయన్ని సర్వసేనాధ్యక్షుని చేద్దాం. అందుకు యోధులందరిలో పెద్దవాడు అతను, మిగిలినటువంటి కౌరవులందరూ కూడాను కర్ణుడే అనుకున్నారు. కానీ కర్ణుడు మాత్రం దుర్యోధనుడితో చెప్పగానే దుర్యోధనుడు అంటున్నాడు, నా అభిప్రాయం కూడా అదే, ఆ కారణం చేత నేను వెళ్ళి ద్రోణుని ప్రార్థిస్తాను అని ద్రోణుని వద్దకు వచ్చి నమస్కారం చేసి చెప్తున్నాడు, స్వామి ఇంకా నువ్వు మాకు సర్వసైన్యాధ్యక్షుడిగా ఉండాలి. వర్ణశ్రేష్ఠ్యాత్ కులోత్పత్త్యాత్ శృతేన వయసా ధియా వీర్యా దాక్ష్యాత్ అధృత్వాధద జ్ఞానాన్ నయాత్ జయాత్ తపసాచ కృతజ్ఞత్వాత్ వృద్ధ సర్వగుణైరపి యుక్తో భవత్సమో గోప్త రాజ్ఞామన్యో నవిద్యతే. నీకెన్ని గుణములున్నాయంటే ఉత్తమమైన వంశంలో పుట్టో, శాస్త్రజ్ఞానము కలిగిన వాడువు, వయస్సులో గొప్పవాడివి, తెలివితేటల్లో గొప్పవాడివి, వీరుడవు, సర్వసమర్థుడవు, జ్ఞానములు కలిగిన వాడు, తపస్సువి, కృతజ్ఞతాగణము కలవాడివి, అన్ని విధాలా కూడా నువ్వు వృద్ధుడివి అంటే పెద్దవాడు అందుకే నువ్వు సర్వసేనాధ్యక్షుడిగా ఉండాలి అనగానే సంతోషంగా అంగీకరించాడు మహానుభావుడు ద్రోణాచార్యుడు. ఆయనకి ఇంకా పట్టాభిషేకం చేసినప్పుడు ఆయన షరతులు పెట్టాడండి, ఒక్కడు తెలుసుకో, మళ్ళీ తర్వాత నన్ను అంటావు, నేను దృష్టజ్యుమ్నిని మాత్రం చంపలేను, ఎందుకంటే అతడు నన్ను చంపడానికి పుట్టాడు, ఇది తెలుసుకో నువ్వు, అందుకే అతన్ని చంపలేను, మిగిలిన ఎవరితోనైనా యుద్ధం చేసి చంపడానికి నేను సిద్ధమే, ఇది చెప్పాడు ఇక్కడ. కనుక ఈయనకి ఉన్నది ఒకటే షరతు, షరతు అంటే ఆ తర్వాత మళ్ళీ ఈయనకు చెప్పకూడదు, నాకు తెలిసింది చెప్పేశాను ఇక్కడ. అప్పుడు నీకేం వరం కావాలంటే అది కోరుకో అని అడిగాడు. ఇక్కడ అడిగితే మహానుభావుడు కోరుకుంటున్నాడు వెంటనే ఏమిటంటే, గొప్ప వరం నాకు నువ్వు దుర్యోధను మన ధర్మరాజును బంధించి అప్పచెప్పాలి, ఒక్కటే కోరుకుంటున్నాను. అంతేగాని ఏ ఒక్కరిని నువ్వు సంహరించక్కర్లేదయ్యా, ధర్మరాజు ఒక్కరిని బంధించి తెస్తే చాలన్నట్ట. చూడండి ఇది విషయం, ధర్మరాజును బంధించాలని ఎంత కావాలా అంటే, ధర్మరాజును బంధించకుండా చాలామంది అడ్డుకుంటారు, అదొకటి ఉన్నది. అందుకు వాళ్ళందరినీ అడ్డుకుని నువ్వు ఏమి చేస్తావో నాకు తెలియదు కానీ ఆ ధర్మరాజుని మాత్రం బంధించి నాకు ఇస్తే అది నాకు వరము. ఇక్కడ చూడండి దుర్యోధనుడి దుర్బుద్ధి ఎంత భయంకరంగా ఉన్నదో, ఆయన కోరుకుంటున్న ద్రోణుని ఇదే, ధర్మరాజును బంధించి అప్పగించు అంటే వెంటనే ఏమిటంటున్నావు నువ్వు, ధర్మరాజును బంధించి ఎందుకు ఇమ్మంటున్నావు నువ్వు అంటే, అతను వధించలేము కనుక బంధించమంటున్నావా, లేక వధించకూడదనుకుంటున్నావా, లేక నీ మనస్సు మారిపోయిందా, ఆ ధర్మరాజుతో ఇంక స్నేహం చేయాలనుకుంటున్నావా, సోదరభావం ప్రదర్శించదలుచుకున్నావా, చెప్పు చెప్పు, సంధి చేస్తావా ఏమిటి, నేను ధర్మరాజుని పట్టుకుని నీకు అప్పగించాలి, ఈ కోరిక నీకు పుట్టిందంటే ఎందుకో ఆనందం కలుగుతుంది కానీ ఎందుకో అని సందేహం కూడా కలుగుతుంది, కాబట్టి ఎందుకు అయ్యి ఉంటుందో చెప్పు అంటే గొప్ప మాట చెప్పాడు ఆచార్య. చూడండి దుర్యోధనుడి బుద్ధి ఎలా ఉన్నదో. నిజానికి యుధిష్ఠిరుడు యుద్ధంలో చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోలేదయ్యా అన్నాడు. ఇక్కడ గొప్ప విషయం, ఎందుకంటే అతన్ని జయించడం పెద్ద కష్టమేం కాదు, అసలు ప్రధానంగా ఉన్నటువంటి పాండవులు, ఈ పాండవుల్లో మిగిలినటువంటి వారు అంటే ధర్మరాజు తప్ప మిగిలిన వారు, అందులో అర్జునుడు, ఆ కృష్ణుడు, ఇటు భీముడు, ఈ భీమార్జునుల్ని ఆ కృష్ణుణ్ణి ఏ ఒక్కరూ సంహరించలేరు. ఇది వాళ్ళు కానీ బ్రతుకున్నారనుకో తప్పకుండా జయం వాళ్ళదైపోతుంది చెప్తున్నాడు. చూడండి దుర్యోధనుడికి తెలియక కాదు, బాగా తెలుసు కృష్ణార్జునులు మిగిలిన పాండవులు బ్రతికితే జయం పాండవులదైపోతుంది, మేమందరం దెబ్బతినేస్తాం, వాళ్ళనెవరూ జయించలేరు, ఇది ప్రమాదం. అందుకు నా కోరిక ఏమిటి అంటే ఒక్క యుధిష్ఠిరిని మన వైపు తెచ్చుకొచ్చేమే అనుకో, అప్పుడు ఒకవేళ మనం పాండవులందరినీ చంపిన మరొక ప్రమాదం ఉందయ్యా, పాండవులను చంపేసి ఊరుకుంటే సద్దు మనగదు, కృష్ణుడున్నాడే అతడు వచ్చే క్షణంలో మన కౌరవులందరినీ సంహరించి ఆ రాజ్యాన్ని ద్రౌపదికి కుంతుకు ఇచ్చేస్తాడు. చూడండి దుర్యోధనుడి దుర్బుద్ధి ఎంత గొప్పదో. కనుక మనం అయితే అర్జునుడి చేతిలో అందరం చచ్చిపోతాం, అందులో సందేహం లేదు. ఒకవేళ అర్జునుడిని మనం చంపినా కృష్ణుడి చేతిలో చేస్తాం, ఇందులో సందేహం లేదు. కనుక ఎలాగో మనం చావడం తప్పదు. ఇది నాకు భీష్ముడు చెప్తూ ఉంటే నేను పక్కకు తోసేసాను అనుకున్నావా, నా మనసుకు తెలుసు. కర్ణుడు ఇన్ని కబుర్లాడుతున్నా నాకు ఉండాల్సిన అభిప్రాయాలు నాకు ఉన్నాయి. చూడండి దుర్యోధనుడు ఎంత తెలివిగా ఆలోచిస్తున్నాడో, అందుకే తెలివైన మూర్ఖుడు తెలివైన దుర్మార్గుడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఇంత చక్కగా చెప్తున్నాడు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఎలాగోలాగ యుధిష్ఠిరుని బంధించి నా దగ్గర పెట్టేవనుకో, వీడిని నా చేత్తో పట్టుకుని పాండవులను కాటాడిస్తా. ఎలాగంటే ఈ ధర్మరాజుని ఒప్పించి మళ్ళీ జూదమాడి పాండవులతో సహా అడవులకు పోవయ్యా అని చెప్తాను ఇక్కడ అన్నాడు. ఇక్కడ మొత్తం చూడండి ఇది తెలివితే అట్లు. అప్పుడేమైంది, ఎప్పుడైతే అడవులకు పోయారో రాజ్యమంతా నాది, జూదంలో గెలవడానికి ఆ మా శకునమామ ఎలాగూ ఉన్నాడు, వాడు ఉంటే ఎవడు గెలవలేడు. ఎంత కుత్సితమైన బుద్ధ దుర్యోధనుడు చూడండి. దాన్ని బట్టి నేను గెలవను అనే అభిప్రాయం ఖచ్చితంగా ఉంది, వాడే కాదు కౌరవులు ఎవరు గెలవలేని ఈ విధంగా నిర్ణయించుకున్నట్ట. వెంటనే అనుకున్నాడు, ఓహో తమల బుద్ధి చాలా గొప్పగా ఉంది, ఎంత చెప్పినా లోపల బుద్ధి దాగకుండా బయటకు వస్తుందయ్యా, బృహస్పతి అంటే వాడికనే తప్పదు. సహసా అనిశ్రుతో భావో యొస్స నిత్యం హృది స్థిత, ఎప్పుడూ హృదయంలో ఉన్న భావం ఏదో సమయంలో బయటకు వచ్చేస్తుంది, దానికి ఇదే పెద్ద నిదర్శనం. సరే ఒక పని చేయి, అర్జునుణ్ణి ఎదుర్కొనడం మాత్రం మహాకష్టం, నీకు ఇవాళ మాట ఇస్తున్నాను, యుధిష్ఠిరుని నీకు అప్పగిస్తా. ఎప్పుడు? అర్జునుడు అక్కడ లేనప్పుడు, ఇది తెలుసుకో. అర్జునుడు ఆ పక్కన లేనప్పుడు మాత్రం నేను నీకు యుధిష్ఠిరుని తీసుకొచ్చి అప్పగించేస్తాను, ఇందులో ఏం సందేహం లేదు. కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే అర్జునుడు అక్కడ లేకుండా చేయి. నువ్వు అనొచ్చు అర్జునుడిని గెలవలేవా అని, అర్జునుడికి నేను గురువుని ఒప్పుకుంటా, అర్జునుడు నా దగ్గర అనేక అస్త్ర శస్త్ర విద్యలు నేర్చుకున్నాడు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడి దగ్గర నుంచి దేవతల దగ్గర నుంచి సాక్షాత్ శివుని వద్ద నుంచి అస్త్రాలు తెచ్చుకున్నాడు అయ్యా, చెప్పు నాకంటే ఎక్కువ అవునా కదా చెప్పు, నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ ఇన్ని అస్త్రములు కలిగిన వాడిని నేను కూడా సంహరించలేను, ఇది తెలుసుకో. అందుకే అర్జునుని పక్కకు తప్పించు చూద్దామని, చాలు నువ్వు ఈ మాట ఇచ్చావు నాకు చాలా సంతోషం అని ద్రోణుడు ఇలా ప్రతిజ్ఞ పట్టేడన్న విషయాన్ని మొత్తం యుద్ధరంగంలో అటూ ఇటూ తెలిసేటట్టు ఏర్పాటు చేశారటండి. ఇక్కడ మొత్తానికి ద్రోణ ప్రతిజ్ఞ మొత్తం అందరూ విన్నారు ఈ ప్రతిజ్ఞని. వెంటనే పాండవ సేనల్లో గుబులు బయలుదేరింది. ద్రోణుడు విజృంభిస్తే ఎలాగా, యుధిష్ఠిరుని బంధిస్తే ఎలాగా, ఈ విధంగా ఉన్నది యుద్ధం ప్రారంభమైంది. రకరకాల వ్యూహాలు రచనలు జరుగుతున్నాయి. అందులో భీమసేనుడు మొదలైన వారు విజృంభిస్తున్నారు. శల్యుడు భీముణ్ణి ఎదుర్కొనడానికి వెళ్ళారు. జాగ్రత్తగా వింటే కీచకవధ సమయంలో దుర్యోధనుడు ఒక మాట అంటాడు, సమాన బలం కలిగిన వాళ్ళు శల్యుడు ఒకడు, గుర్తున్నదా, ఆ శల్యుడితో యుద్ధం. కానీ మొదటి దెబ్బలోనే శల్యుడు భీముని చే దెబ్బతిని మూర్ఛపోయి పారిపోయాడండి. తర్వాత ఇక్కడ ఇది జరుగుతున్నది. తర్వాత ద్రోణుడు ఇంకా విజృంభించి పాండవుల పక్షంలో ఉన్న అనేక మంది వీరుల్ని సంహరించడం మొదలు పెడుతున్నారు. పైగా ఆ సమయంలో ఇటు ధర్మరాజుని కాపలా కాస్తూ విరాటుడు, ద్రుపదుడు, కేకయులు, సాత్యకి, శిబి, వ్యాఘ్రదత్తుడు, సింహసేనుడు మొదలైన వారు వచ్చారు. వాళ్ళందరూ కూడా ధర్మరాజు చుట్టూ ఉంటూ ఉంటే ద్రోణుడు దుర్యోధనాది పరవారములతో కలిసి విజృంభించి ధర్మరాజు చుట్టూ ఉన్న వాళ్ళని దెబ్బతీస్తున్నట్టండి. ఇంకా వాళ్ళెవరు నిలబడలేకపోతున్న సమయంలో, ఎందుకంటే అర్జునుడు లేడా పక్కన సమయంలో, ఇలా విజృంభిస్తూ ఉంటే ఎక్కడ మరొకరితో యుద్ధం చేస్తున్న అర్జునుడు ఒక్కసారి అన్న ఒంటరి అయ్యాడని తెలుసుకుని గాంధీవం మీటుతూ వచ్చేటండి. వెంటనే ఆయన తన దేవదత్త శంఖాన్ని పూరిస్తూ ఉండగా, కృష్ణుడు పాంచజన్యాన్ని పూరిస్తూ ఉండగా రథం ద్రోణుని వైపు వస్తూ ఉంటే కౌరవ సేనల్లో భయం బయలుదేరింది. అర్జునుడు వచ్చాడు, అన్నకి తోడుగా నిలబడ్డాడు. మొత్తం ద్రోణుని కప్పివేస్తూ బాణ పరంపర విజృంభింపజేశాడు. అప్పుడు అర్జునుని యొక్క పరాక్రమం తోడవగానే అప్పుడు పాండవుల్లో వీరులు కూడా ముందుకు వచ్చారు. పాండవ వీరుల యొక్క బలం ముందు కౌరవ వీరులు నిలబడలేక అనేక మంది పారిపోతూ ఉన్న సమయంలో ఆనాటి యుద్ధం పూర్తయింది. ఆ రాత్రి మళ్ళీ పాత పాటే పాడాడండి దుర్యోధనుడు. నీకేమైనా అర్జునుడు వాళ్ళంటే కొంచెం ప్రేమ భీష్ముడిలాగే, అందుకే మీరు సరిగ్గా యుద్ధం చేయట్లేదు, ఇవన్నీ ఇలాంటి కారుకూతలకు వస్తే అప్పుడు యుద్ధం వదిలి వెళ్ళిపోతాడు, వారి ధర్మాన్ని కట్టుబడ్డారు కనుకున్నారు. అందుకు ఈ మాట చెప్తూ ఉంటే నన్నేం చేయమంటావు, ఒక పని చేయి, సూచన ఈయనే ఇచ్చాడు. నిజానికి చెప్పాలంటే భీష్ముడి కంటే కొంత కపటం ద్రోణుడు చేశాడండి చెప్పక తప్పదు. దుర్యోధనుడి పక్షాన చాలా ప్రేమగా, అంటే దుర్యోధనుడి పట్ల కపటం చేయలేదు, పాండవుల పట్ల చేశాడు, ఇది తెలుసుకోవాల్సింది. దుర్యోధనుడి పక్షాన మాత్రం ప్రేమనే చూపిస్తున్నాడు ఆయన. ఎంత యుద్ధధర్మం ఆయన వైపు ఉంటూ, ఎందుకంటే అర్జునుడిని వేరే ఇదే యుద్ధంలో వేరే రంగంలో యుద్ధం చేసేటట్టు ఏర్పాటు చేయి, ఆ యుద్ధం నుంచి అర్జునుడు తేలిగ్గా వచ్చేటట్టు కాకుండా ఏర్పాటు చేయి, ఆ సమయంలో మేమందరం బయలుదేరుతాం యుధిష్ఠిరుని వైపు, అప్పుడు అతన్ని మనం సులభంగా బంధించవచ్చు, ఎందుకంటే నాకున్న ప్రతాపం అర్జునుడిని తప్ప ఇంకెవరినైనా కూడా లొంగదీయగలదు, అలాంటి ప్రతాపం నా దగ్గర ఉంది, ఇది ప్రణాళిక. అయితే ఇప్పుడు అర్జునుడిని అక్కడి నుంచి తప్పించడానికి ఏర్పాటు ఏం చేయాలి, భయంకరమైన సేనను ఏర్పాటు చేశారు. ఇక్కడ సంసప్తకులు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం, ఒక పెద్ద రాజుల గుంపు అది, వాళ్ళు ఒక రాక్షసులు, గుర్తున్నదా, భీముణ్ణి రసాతలానికి తీసుకెళ్ళినప్పుడు అర్జునుడిని చంపడానికి కర్ణుడున్నాడు, కర్ణుడి వల్ల చేత కాకపోతే సంసప్తకులు అనేటువంటి క్రోధవశగణ రాక్షసులు ఉన్నారు అని ఆ రాక్షసగణం చెప్తుంది. వాళ్ళు అనమాట, వాళ్ళు సంసప్తకులు, వాళ్ళు వాళ్ళతో పాటు త్రిగర్త రాజు అయినటువంటి సుశర్మ మొదలైనటువంటి వాళ్ళు, సుశర్మ, సుధన్వుడు మొదలైన వారు, వీరితో పాటు అనేక మంది సేనలు, వీళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి అర్జునుడిని యుద్ధానికి పిలవాలి. యుద్ధానికి పిలిస్తే నిజమైన వీరుడు వెళ్ళి తీరాలి. అందుకు యుధిష్ఠుడిని రక్షిస్తానని అర్జునుడు ఉన్న సమయంలో యుద్ధాన్ని కవ్విస్తూ సంసప్తకులు మొదలైన వాడు పిలిచారు, నువ్వు మాతో యుద్ధానికి రామే సిద్ధంగా ఉన్నామని. అప్పుడు యుధిష్ఠుడు అంటున్నట్ట, ఏమిటా మాట అని, మరి నన్ను పిలుస్తున్నారు కదా, వెళ్ళాలి రాజధర్మం, నువ్వేమంటావు, నువ్వు వెళితే పరిస్థితి ఏమిటి అన్నాడు. పర్వాలేదు, పాంచాల దేశానికి చెందినటువంటి ఒక చక్రవర్తి ఉన్నాడు, అతను నీకు రక్షకుడుగా ఉంటాడు అని చెప్పి అతన్ని నియమించి అక్కడి నుంచి అర్జునుడు యుద్ధానికి బయలుదేరాడు కృష్ణ సమేతంగా. ఆ వెళ్ళేటప్పుడు ఒక అర్ధచంద్రాకార మండలంలో ఉన్నాయట, రకరకాల వ్యూహాలు ఉన్నాయండి, మకర వ్యూహం, శాన వ్యూహం, వజ్ర వ్యూహం, మండల వ్యూహం, ఒక్కొక్క వ్యూహాన్ని ఒక్కొక్కరు ఛేదించుకుంటూ వెళతారు. కౌరవులు మకర వ్యూహాన్ని వేస్తే అవలీలగా ఛేదిస్తాడు భీముడు. రకరకాల వ్యూహాలను రకరకాల ఛేదించరాలు కనబడతాయి. ఇక్కడ ఒక అర్ధచంద్రాత్మకమైన వ్యూహంతో ఆ సంసప్తకులు ఉంటే కృష్ణ పరమాత్మ పాంచజన్య శంఖాన్ని మ్రోగించి అటు తీసుకువెళ్ళాడు రథాన్ని. అర్జునుడు కూడా బయలుదేరాడు. ఈ సంసప్తకుల్ని అర్జునుడు సంహరించిన వైనం చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ముందుగా అన్ని వేల మంది విజృంభించి వస్తూ ఉంటే త్వాష్ట్రాస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగించట, అర్జునుడు. దానితో మొత్తం ప్రతి అనేక మంది అక్కడ వీరులు అర్జునుల్లా కనబడ్డం మొదలుపెట్టారండి. అది గంధర్వుల వద్ద పొందిన ఒకనొక అస్త్ర విద్య అర్జునుడు. వెయ్యగానే ప్రతివాడికి వాళ్ళల్లో వాడే అర్జునుడిగా కనబడ్డం మొదలుపెట్టారట. యుద్ధం చేస్తున్న వాళ్ళకి తమ వాడినే తాము అర్జునుడు అనుకుని చంపుతూ ఉన్నట్ట. అలా ఒకరినొకరు చంపుకుని చాలామంది దెబ్బతిన్నట్టండి ఇక్కడ. దీనితో అది చూసినటువంటి మిగిలిన వాళ్ళు విజృంభించి వచ్చినప్పుడు వాళ్ళు వేసిన బాణ పరంపరలకి దుమ్ములు లేచి ఎవరు ఏమిటో కనబట్టలేదు. ఆఖరి కృష్ణుడు అన్నట్టు, అర్జున ఎక్కడున్నావు నాకు కనిపించట్లేదు అన్నట్టండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ బాణ పరంపరలు అంత విజృంభించి వచ్చాయి ఆ సమయంలో. అంటే అప్పుడు అర్జునుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. సంక్షప్తకులతో అర్జునుడు చేసిన యుద్ధం అద్భుతం అండి, సామాన్యం కాదు. కొన్ని అధ్యాయాలు ఉంది ఇక్కడ. కృష్ణ పరమాత్మ ఆనందించి ఇక్కడ అర్జునుడిని అభినందించేటటువంటి అద్భుతమైన యుద్ధం. వాయవ్యాస్త్రంతో చెదరగొడతాడు మొత్తం అందరినీ. తర్వాత వాయవ్యాస్త్రం వెయ్యగానే ఆ ఎండిన ఆకుల్లా ఎగిరిపోతున్న సంక్షప్తకులు కనబడ్డారు కృష్ణునికి. వెంటనే ఆనందించి అభినందించాడు. ఇక్కడ ఇది జరుగుతూ ఉంటే సంక్షప్తకులతో అతను అంత అద్భుతంగా యుద్ధం చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయన దానిలో మగ్నమైన సమయంలో ఇక్కడ యుధిష్ఠిరుని వైపు వీళ్ల సేనలన్నీ బయలుదేరాయి. బయలుదేరి వాళ్ళ వ్యూహాన్ని వేసి ఉంచారు సిద్ధంగా. ఆ వేసినప్పుడు యుధిష్ఠిరుడు అంటున్నాడు, ఎంత ప్రణాళిక వేశాడు ద్రోణుడు, పెద్ద వ్యూహాన్ని పన్ని ఉంచాడు. అది గరుడ వ్యూహం అనే వ్యూహాన్ని పన్నెట్ట. గరుడ పక్షిలాగా ఆ వ్యూహాన్ని పెట్టాడు. అందులో మొదట ఆయన నిలబడ్డాడు, మిగిలినంత గరుత్మంతి రూపంతో ఉన్నటువంటిది ఒక్కొక్క చోట కొందరు నిలబెట్టేట. రెక్కలు ఉన్న స్థానంలో అనేక మంది యోధులు ఉన్నారు. రెక్కలు ఉన్న స్థానంలో, ముక్కు ఉన్న స్థానంలో కొంతమంది. అలా వాటి యొక్క ఒక గరుడ ఆకారంలో ఉన్న వాటి చోట్ల ఇంతమంది నిలబడి ఉన్నారు ఇక్కడ. అందులో ద్రోణుడు ప్రధానంగా ఉంటూ ఉంటే కృతవర్మ కృపాచార్యుడు మొదలవే నేత్రస్థానంలో నిలబడి ఉన్నారట. దుర్యోధనుడు శిరస్థానంలో నిలబడి ఉన్నాడు. భూతశర్మ, క్షేమశర్మ, కరకాసుడు, కళింగులు, సింహలు వీళ్ళందరూ కూడా మెడతావులో, మెడ ఉన్న చోట్ల ఉన్నట్టు. అలా ఒక్కొక్క చోట ఎంతమంది యోధులు ఉన్నారో వర్ణిస్తారు. నిజంగా ఈ వ్యూహాల గురించి చదువుకుంటే అదొక రమ్యమైన అంశమండి. కానీ చెప్పడానికి మాత్రం మనకి అవకాశం లేదు. అవకాశం ఉన్నా చెప్పడం జరగదు ఇక్కడ, తెలుసుకోండి. ప్రధాన విషయం ఒకటి ఉంది కదా, ఈ గరుడ వ్యూహం. దీన్ని ఎలా ఛేదించాలా అని యుధిష్ఠిరుడు అనుకుంటూ ఉంటే, పైగా ఇప్పుడు అర్జునుడు పక్కన లేడు. ఆ సమయంలో దృష్టజ్యుమ్నుడు అంటున్నాడు, నీకు అర్జునుడు చెప్పినటువంటి పాంచాల రాజుతో పాటు నేనుంటా, నేను ఉండగా నీకేమీ పర్వాలేదంట దృష్టజ్యుమ్నుడు. ఆయన ముందు నిలబడ్డాటండి. వీడు సువర్ణ వ్యూహం అని ఒక వ్యూహాన్ని పన్నారు పాండవులు. అక్కడ నిలబడి ఉన్నాడు దృష్టజ్యుమ్నుడు. మొట్టమొదటిగా ద్రోణుడికి కనబడ్డాడు, దృష్టజ్యుమ్నుడికి కనబడ్డాట. యుద్ధానికి బయలుదేరేటప్పుడు అనిష్ట దర్శనం జరిగితే అపశకునమే అది ఒకటి. అనిష్ట దర్శనం దృష్ట్వా దృష్టజ్యుమ్న అవస్థితం క్షణీనే అవాభవద్రోణో నాతి హృష్టమనా ఇవ. అంత ఉత్సాహం ఉన్న ద్రోణుడికి కించిత్ ఉత్సాహభంగమైందిరండి దృష్టజ్యుమ్ను చూడగానే. మొత్తానికి ప్రతాపాన్ని చూపిస్తున్నారు. అర్జునుడు ఎవరినైతే నియమించాడో అక్కడ యుధిష్ఠిరుని రక్షక సత్యజిత్తు అనేటువంటి వాడు, అతడు కూడా పాంచాల దేశానికి చెందినటువంటి రాజు. ఆయన కూడా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. పైగా ద్రోణునిపై యుధిష్ఠిరుని రక్షించుకోవడానికి వచ్చినటువంటి అనేక పాండవ సేనలు విజృంభిస్తూ ఉన్నాయి. ద్రోణుడు కూడా ఇప్పుడు ఇంకా అర్జునుడు లేడు, ఇప్పుడు ఆయన విజృంభణ చాలా తీవ్రంగా ఉన్నదండి. చొరచొర మండుతున్న నిప్పురవ్వల్ల బాణములు వస్తూ పాండవ సేనల్ని ధ్వంసం చేస్తున్నాయి. పైగా ఆ ద్రోణుడి యొక్క ధ్వజం పైన హోమవేది చిహ్నముగా ఉందిట. ఆ హోమవేది చిహ్నముగా ఉన్నటువంటి దివ్యరథంతో ఆయన విజృంభిస్తున్నాడు. అశ్వత్థామాదులందరూ ఆయనకి సహకరిస్తూ ఉన్నారు. ఆ సమయంలో కర్ణుడు దుర్యోధనుడు అనుకుంటున్నట్టు, చూసావా ద్రోణుడు ఎలా విజృంభిస్తున్నాడో, పాండవులు నిలబడం ఇవ్వలేదు. నువ్వు గమనించవలేవో, భీముడు చాలా ఉత్సాహంగా మన వ్యూహంలోకి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడున్నాడో కనిపించట్లేదు. మొత్తానికి నాకు కనిపిస్తోంది ఈ విజృంభణ చూసి పాండవులందరూ రణభూమిని వదిలి పారిపోతారు అన్నట్టు కర్ణుడు. అంటే వాళ్ళలాగే అందరూ ప్రవర్తిస్తాను అనుకున్నాడు వాడు. అంటే అప్పుడు ఒక మాట చెప్తున్నారు ఇక్కడ దుర్యోధనుడు, వాళ్ళు అలా పారిపోయేవారు కాదా అంటే, అప్పుడు కర్ణుడు నాడు, నిజమే సుమా, వాళ్ళు పారిపోయే లక్షణం వాళ్ళకి తక్కువే, ఉంటే నాకుంది కానీ వాళ్ళు పారిపోరు, వాళ్ళు నిలబడే ఉంటారు. కాబట్టి మన ద్రోణుడు విజృంభిస్తున్నాడు కదా అని ఇలా కూర్చుంటే లాభం లేదు, మనం ద్రోణ రక్షణకు బయలుదేరదాం అని దుర్యోధనుడు, కర్ణుడు మొదలైన వాళ్ళందరూ వచ్చారు. భయంకరమైన సంకుల సమరం జరిగిందండి ఇక్కడ. ఆ యుధిష్ఠిరిని బంధించడానికి అన్ని విధాలైన ప్రయత్నాలు చేస్తూ వ్యూహరచన చేస్తున్నారు. ఆ సమయంలో ఇక్కడ సంక్షప్తకులతో యుద్ధం చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ సహితుడై అర్జునుడు. ఈ సంక్షప్తక యుద్ధం చాలా భయంకరమైన యుద్ధం. ఎందుకంటే రకరకాల సేనలు ఉన్నాయి అందులో, అనేక రాజ్యముల వారు ఉన్నారు, అనేక క్షత్రియ కులాలు ఉన్నాయి. అందులో భగదత్తుడు ఉన్నాడండి, వాడి ఏనుగు మీద వస్తున్నట్టు. భగదత్తుడు చాలా భయంకరమైన రాక్షసు, వాడి దగ్గర దివ్యాస్త్రములు చాలా ఉన్నాయి. భగదత్తుడు ఎవరో తెలుసా, నరకాసురుడు కొడుకు. నరకాసురుని ఎవరు సంహరించారు? కృష్ణుడు. కృష్ణుడు సంహరించాడు. సంహరించి ఏం చేశాడు? అతడు కొడుకైన భగదత్తుణ్ణి ప్రాగ్జ్యోతిషపురానికి ప్రభువుగా పెట్టాడు. కృతజ్ఞత ఉండద్దు? రాక్షసుడు కొడుకు రాక్షసుడు అనిపించుకున్నాడు. కౌరవుల పక్షానికి యుద్ధం చేస్తున్నాడు చూడు భగదత్తుడు. ఈ భగదత్తుడు అంతకుముందు భీముణ్ణి కూడా గడగడలాడించిన వాడండి. పైగా ఘటోత్కచుడు వేసిన అనేక మాయాయుద్ధాలని ఛేదించగలిగిన వాడు భగదత్తుడే. అలాంటి భగదత్తుడు విజృంభించి బాణపరంపరని కొడుతున్నాడు. ఆ కొట్టిన బాణములు కొన్ని కృష్ణునికి కూడా తగిలేటండి. అలా వస్తున్నాయి. అలా వస్తూ ఉంటే ఇంకా లాభం లేదని తన దగ్గర దాచుకున్న ఒక అమోఘమైన అస్త్రాన్ని తీశాడు భగదత్తుడు. సామాన్యాస్త్రం కాదది, వైష్ణవాస్త్రం. ఈ వైష్ణవాస్త్రాన్ని తీసి అర్జునుడిపై ప్రయోగించట. ఈ వైష్ణవాస్త్రం కానీ అర్జునుడికి తగిలితే ఇంక నిలవడండి. అలాంటి వైష్ణవాస్త్రం వస్తూ ఉంటే రథం తోరుతున్న కృష్ణుడు ఒక్కసారి అలా పైకి తన్ను ఎత్తి వక్షస్థలాన్ని అడ్డు పెట్టేట వైష్ణవాస్త్రానికి. కృష్ణ పరమాత్మ చూడండి ఇక్కడ ఆయన లీల వర్ణించకపోతే ఆ రోజు పరిపూర్ణం కాదండి. ఇక్కడ ఒక్కసారి వచ్చి వైష్ణవాస్త్రం కృష్ణుని యొక్క వక్షస్థలానికి తగిలి వెంటనే వైజయంతి మాలగా మారిపోయింది కదా. ఇక్కడ రకరకాల కుసుమాలతో కూడి అద్భుతమైన కాంతులు వెదజల్లుతూ వైజయంతి మాలగా మారిపోయి అగ్ని సూర్య సమాన కాంతులు పరిమళములు దాని నుంచి వస్తున్నాయట. అప్పుడు వెంటనే కృష్ణునిపై దేవతలు కుసుమ వృష్టి కురిపించి నారాయణ పరమాత్మ కృష్ణ అని కీర్తిస్తున్నారు. అర్జునుడికి మాత్రం ఉక్రోషం వచ్చింది. చాలా కృష్ణ, నువ్వు యుద్ధం చేయనన్నావు, ఇప్పుడు యుద్ధం చేయలేదు కదా అంటావు. నువ్వు ఆయుధం పట్టలేదు, ఆయుధం పట్టని యుద్ధం చేయని చేయలేదు, కానీ ఇలా చేయడం నాకు నచ్చలేదయ్యా. నా వీరత్వాన్ని అవమానించాడు నువ్వు. ఆ వచ్చిన వైష్ణవాస్త్రాన్ని నేనే ఎదుర్కొంటాను కదా అంటే, అసలు దాని సంగతి నీకు తెలుసా అన్నాడు. ఇక్కడ నాకు నాలుగు రూపాలు ఉంటాయి తెలుసుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ. చతుర్మూర్తి రహంశస్వల్లోకత్రాణార్థముజ్జిత ఆత్మానం ప్రతిభజ్యేహ లోకానాం హితమాధదే ఏకామూర్తిస్తపశ్చర్యాం కురుతే మే భువి స్థిత అపరా పశ్యతి జగత్కుర్వాణం సాధ్వసాధుని. అపరా కురుతే కర్మ మానుషం లోకమాశ్రితం సేతే చతుర్థీ త్వపరా నిద్రాం వర్ష సహస్రకాం. నా నాలుగు రూపములు, అందులో ఒక మూర్తి నాది భూలోకంలో బదరికాశ్రమంలో నిరంతరం తపస్సు స్వరూపంతో ఉంటుంది, అది నరనారాయణ రూపము. రెండవది సర్వ జగత్తుని సాక్షిగా గమనించేటువంటి పరమాత్మ స్థితి నాది. ఇది నా రెండవ స్థితి. ఇక మూడవది మానవ లోకంలో అవతరించి జగత్ కళ్యాణం చేయడం అనేది నా మూడవ రూపం. ఇంకొక రూపం నాకున్నది, అది ప్రళయకాలంలో నాగసేనుడిని యోగనిద్రలో ఉంటాను, మళ్ళీ సృష్ట్యారంభంలో లేస్తాను, అది ఒక రూపం. ఈ నాలుగు రూపాలు ఉంటాయి నాకు. ఆ సృష్ట్యారంభంలో నేను లేచినప్పుడు నన్ను చాలామంది వచ్చి చాలా కోరికలు కోరుకుంటారు, నా వల్ల సృజింపబడ్డ దేవతలు. అలా ఒకప్పుడు భూదేవి వచ్చి నీ వల్ల నాకు మంచి సంతానం కలగాలి అని కోరుకున్నది. అతడు మొత్తం జగత్తులో ఏ ఒక్కరూ జయించలేనంత వాడై ఉండాలి, అలాంటి దేవదానవులు కూడా జయించలేనంత గొప్ప సంతానమై ఉండాలి, అతని దగ్గర ఒక అమోఘమైన ఆస్త్రం ఉండాలి, నీ వైష్ణవాస్త్రం అతనికి ఇవ్వు అని కోరుకున్నది. అప్పుడు నేను సరే అని ఇచ్చిన మాట ప్రకారంగా నరకాసురుడు పుట్టాడు భూదేవికి. అతడికి నేను వైష్ణవాస్త్రం ఇచ్చాను. అతడు ఆ చేతిలో వైష్ణవాస్త్రం పెట్టుకుని ఉన్నాడు. అతను మరణించిన తర్వాత ఆ వైష్ణవాస్త్రం భగదత్తుడికి వచ్చింది. అది ప్రయోగించాడా ఎవ్వరూ నిలవలేరు దాని ముందు. అదిగా వైష్ణవాస్త్రం నేనిచ్చింది, నేను తీసుకున్నాను అని చెప్తున్నాడు ఇక్కడ పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉందండి పట్టుకోవలసినది. అంటే కృష్ణుడు అంటే ఎవరు? ఆయన ఏదో ఒక అంశగా వచ్చి వెళ్ళిపోయిన వాడు కాదు. ఈ చెప్పిన నాలుగు రూపాల వాణ్ణి నేనే. అందుకు విష్ణువుగా అస్త్రమిచ్చిన వాడిని మళ్ళీ తీసుకున్నానంటే నేను సాక్షాత్ విష్ణువుని, కృష్ణస్థు భగవాన్ స్వయం అనే మాట ఇక్కడ ప్రకటింపబడుతున్నది. ఇక్కడ ఆ విధంగా వైష్ణవస్త్రాన్ని తన లోపలికి స్వీకరించి ఎప్పుడైతే తేజరిల్లాడో వెంటనే నమస్కరించాడు మహానుభావుడైనటువంటి అర్జునుడు. ఈ లోపల శంసప్తకృతాలు యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ విజృంభించి గరుడ వ్యూహాన్ని ఛేదించారు పాండవీరులు. ఆ రాత్రి యుద్ధం పూర్తయింది. ఆ మరురోజు యుద్ధం మళ్ళీ యథాప్రకారంగా వంతపాడుతూ నువ్వు కూడా భీష్ముని పట్లలాగే వాళ్ళ పట్ల ప్రేమ చూపిస్తున్నావు అంటే ఇవాళ చూస్తావు కదా నేను వాళ్లల్లో ఎవరినైనా సరే బలమైన వాళ్ళని సంహరిస్తాను, ఏ ఒక్కరూ ఛేదించలేని ఒక మహావ్యూహాన్ని ఏర్పరుస్తున్నాడు ద్రోణుడు. ఒక మహావ్యూహాన్ని ఏర్పరిచేయండి. ఈ వ్యూహం సామాన్యమైంది కాదు. ఇది ఇంతవరకు అనేక వ్యూహాలు పన్నాడు, కొన్నేమో భీముడు ఛేదించాడు. మకర వ్యూహం, సేన వ్యూహం, గరుడ వ్యూహం, ఈ వ్యూహాలను భీముడు కొన్ని, యుధిష్ఠిరుడు కొన్ని, నకుల సహదేవులు అందరూ ఛేదించారండి. అటువైపు దృష్టజుమ్నుడు సాత్యకి. కానీ ఇప్పుడు పన్నబోయే వ్యూహం మాత్రం సామాన్యం కాదట. ఇది చక్రవ్యూహం అని ఒక వ్యూహాన్ని పన్నుతున్నాడు ఇక్కడ. ఈ వ్యూహం అనేది సామాన్యమైంది కాదు, దీన్ని ఏ ఒక్కరూ ఛేదించలేరు సుమా. దానిని. అంటే చూడ్డానికి బండి చక్రం ఆకారంలో కనబడుతుంది. అక్కడ వృత్తాకారంగా ఉన్న చోట్ల అనేక మంది సైనికులు నిలబడతారు. ఈ ఆకులు మధ్యలో ఉండే బండి ఆకులు లాంటి చోట్ల మరికొందరు సైనికులు, మధ్యలో వృత్తాకారం బండి కన్ను, అక్కడ ప్రధానమైన వాళ్ళు ఉంటారు. ఇలా దాన్ని ఛేదించుకురావడం మహాకష్టం. ఈ చక్రము ఎలా ఉన్నది అంటే ఒకదానితో ఒకటి అనుబంధం కలిగి ఉంటుంది. ఆ మధ్యలో ఉన్నదానితో ఆకు, ఆకుతో వృత్తం, అలా అనుబంధం కలిగి ఉంటుంది. ఈ చక్రవ్యూహానికి మరొక పేరు పద్మవ్యూహం. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ పద్మవ్యూహం అన్నా చక్రవ్యూహం అన్నా ఇదే. దాన్ని పన్నెట్టు అక్కడ ఇది ఛేదించడం మహాకష్టం సుమా. దీన్ని ఛేదించుకురావడం అత్యంత దుర్లభం అంటూ ఆ వ్యూహం ఎలా ఉన్నదో వర్ణించుకుందాం కాస్త కొద్దిగా. దుర్యోధనుడు సైన్య మధ్యంలో ఉన్నాడు రాజు గనక. మహారథులైన కర్ణుడు, దుశ్శాసనుడు, కృపుడు మొదలైన వారు చుట్టూ ఉన్నట్ట. ఇక సైన్యానికి ముందు భాగంలో సేనాపతి అయిన ద్రోణుడు ఉన్నాడు. ఈ మధ్యలో ఉన్నవాడికి ముందు జయద్రథుడు మేరుపర్వతంలాగా మొత్తం ఆ గుండ్రంగా ఉన్న మొత్తం సేనలకి ముందున్నట్టండి. ఎందుకున్నాడు అనడానికి ఒక పరమార్థం ఉంది. వాడు జయద్రథుడు. ఈ జయద్రథుడికి మరొక పేరు సైంధవుడు. వాడున్నాడు అక్కడ. ఇక అశ్వత్థామ మొదలైన వాళ్ళు సైంధవుడు పక్కన ఉన్నట్ట. అంతేకాదు కురుపుత్రులు అంటే దుర్యోధనుడి తమ్ముళ్ళు 30 మంది, శకుని, భూరిశ్రవుడు, వీళ్ళందరూ సైంధవుడు చుట్టూ ఉన్నారు. ఇలా ఏర్పడినటువంటిది భయంకరమైనటువంటి చక్రవ్యూహం. ఆ వ్యూహాన్ని యుధిష్ఠిరుడు చూస్తున్నాడు. దీన్ని ఛేదించే విద్య నాకు కూడా తెలియదు. ఇది తెలిసిన వాళ్ళు నిజానికి ఎవరెవరున్నారు అంటే కృష్ణ పరమాత్మకు తెలుసు. అది కృష్ణుడికి తెలియని వ్యూహం లేదు, తెలియని అస్త్రము లేదండి. తెలుసుకోండి, కృష్ణుడు ఒక్కడే సర్వము తెలిసిన వాడు ఆనాటి రాజన్య లోకంలో. ఇది గమనించవలసిన మరొక అంశం. కానీ కృష్ణుడికి తెలియనిది అంటూ ఏమీ లేదు. కృష్ణునికి తెలుసు, అర్జునుడికి తెలుసు, ప్రద్యుమ్నునికి తెలుసు, అభిమన్యుడికి తెలుసు. నలుగురికి తెలుసు వ్యూహం, ఇంకొకరికి తెలియదు. ఇప్పుడు ఆ ప్రద్యుమ్నుడు ఇక్కడ లేడు, కృష్ణ అర్జునులు లేరు, ఇంకిప్పుడు మిగిలింది ఎవరు? అభిమన్యుడు. అందుకే అభిమన్యుడు చూస్తూ చూస్తూ అభిమన్యుడిని పంపించాడమా. కానీ చక్రవ్యూహం గురించి తెలిసిన వాడు ఆయనేగా. అందుకు యుధిష్ఠుడు పిలిచి ఈ చక్రవ్యూహాన్ని ఛేదించడం ఎలాగో మాకేమీ తెలియదయ్యా, ఇప్పుడు అర్జునుడి దగ్గర లేడు కానీ నిన్ను పంపక తప్పట్లేదు, నువ్వు వెళ్ళు, తిరిగి వచ్చి అర్జునుడు మమ్మల్ని తిట్టకుండా ఉండేలా నువ్వు యుద్ధం చేయన్నాడు. ఇక్కడ ఎంత విశేషించండి, ఇంత పని చేశాడని మమ్మల్ని అనకూడదు, నువ్వు విజయం సాధించాలి, అలా వెళ్ళు. ఎందుకంటే మాకు ఛేదించడం తెలియదు, ఆ ఛేదనోపాయం మాకు తెలియదు, కనుక వెళ్ళు. వెళ్ళేటప్పుడు నువ్వు ఛేదించుకుంటూ వెళితే మీ వెంటనే మేము వస్తాం, మనందరం కలిసి వాళ్ళని రూపుమాపదాం అనగానే వెంటనే నమస్కరించి చాలా సంతోషం, నాకు చక్రవ్యూహ ఛేదన ఉపాయం అంతా నాకు మా తండ్రి గారు చెప్పారు, నాకు తెలుసు, లోపలికి వెళ్తాను, లోపలికి వెళ్ళి విజృంభిస్తాను, ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం కలిగితే అప్పుడు మాత్రం నేను బయటకు రాలేను సుమా అన్నాడు. ఇక్కడ ప్రమాదం కలిగితే బయటకు రాలేను, ఛేదించి అందరిని సంహరించానుకో వేరే విషయం. ఇక్కడ అయితే నువ్వు బాధపడకు, నీవైపే మా చూపు పెట్టి నీ వెనకాలే మేము వస్తాం గనక నీకు బాధ లేదు, మేము రక్షించుకుంటాం నిన్ను అని మొత్తం మాట ఇచ్చారండి భీముడు, యుధిష్ఠిరుడు, అందరూ మాట ఇచ్చారు. వెంటనే సంతోషించి ఈయన బయలుదేరుతున్నాడు ఆ లోపలికి. పైగా నేను కానీ లోపలికి ప్రవేశించానా, అభిమన్యుడు అంటున్నాడు నా ముందు ఏ ఒక్కరూ నిలబడలేరు, ఇంద్రుడు నిలబడలేడు, కృష్ణార్జునుడు కూడా నిలబడలేడు అన్నట్ట వీరత్వంతో, ఉత్సాహంగా. పైగా అందులో నన్ను ఎదుర్కొన్న వాడిని ఏ ఒక్కడైనా సజీవంగా నేను మిగిల్చి ఉంటే నేను సుభద్రార్జునులకు పుట్టినవాడినే కానని శపథం చేశాడు ఆయన. నేను ఒక్కడనే వెళ్ళి వాటి 8 ముక్కలు చేస్తానా మొత్తం వ్యూహాన్ని అని చెప్పి బయలుదేరి వెళుతూ ఉంటే రథాన్ని తోలవయ్యా అని సారథితో చెప్పెట్ట. సారథి అంటున్నాడు, ఓ ఆయుష్మాన్, పాండవుల్ని మీరు పెద్ద భారం పెట్టారయ్యా, కానీ కొంచెం ఆలోచించి లోపలికి వెళ్ళు, ద్రోణుడు సామాన్యుడు కాడు సుమా, అంటే నా ముందు ఏ ఒక్కరు నిలబడలేరు నువ్వు పద అన్నట్టండి. ఇక్కడ వెళుతూ ముందుగా ధర్మరాజుకు నమస్కారం చేశాడు. ధర్మరాజు అంటున్నాడు, సత్యవశిష్ఠుడు కదా ధర్మరాజు, ఆయనకు తెలియకుండా ఆయన నోట ఎప్పుడు జరగబోయేదే వస్తుందండి. ఇది తెలుసుకోవాలి. మహాత్ములు ఒకటి అందామనుకున్న మరొకటి అంటారు, ఎందుకంటే వాళ్ళ నోట అసత్యం భగవంతుడు పలకనివాడు, వాళ్ళలో హృదయంలో ఉన్నవాడు, ఏది జరగాలో అదే పలికిస్తాడు. జయోస్తు దిగ్విజయోస్తు అనలేదుట. ఏవంతే భాషమానస్య బలం సౌభద్ర వర్ధతాం, ఓ సుభద్రా తనయ్య నీ బలము వర్ధిల్లుగాక అన్నట్టండి. ఇక్కడ అంతే, ఇంకేమీ లేదు. ఆ దీవనందుకం లోపలికి వెళ్ళాడు. నిజానికి అభిమన్యుడు లోపలికి ప్రవేశించి చేసిన యుద్ధం, మొత్తం యుద్ధంలో అభిమన్యుళ్లా యుద్ధం చేసిన వాడు ఒక్కడు లేడండి. అదొక్కడు తెలుసుకుంటే చాలు, ఇంకేం వర్ణించగలం. ఆ చక్రవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళితే ఆయన్ని అనేక మంది ఎదుర్కొన్నారు. ఎదుర్కొన్న వాడిని ఎలా కొడుతూ వెళ్ళాడో, నిజానికి వ్యాసుడు నిజానికి ఎక్కడో అడవిలో గుహలో కూర్చుని రాసిన సామాన్యుడా, ఏమి వర్ణన చేస్తారండి. ఇక్కడ ఈ అభిమన్యుడి చేతిలో వస్తూనే అనేక వేల మంది సైన్యాన్ని కొట్టుకుంటూ ఛేదించుకుంటూ వెళ్ళేట లోపలికి. నిలవలేకపోయారు. సైంధవాదులు కూడా దెబ్బతిన్నారు. అక్కడ లోపలికి వెళ్ళాడు. ఇది చూసి ఇతడు సామాన్యంగా లేడు అంటూ ద్రోణుడు, అశ్వత్థామ, కృపుడు, కర్ణుడు, కృతవర్మ, శకుని, బృహద్బలుడు, శల్యుడు, భూరి, భూరిశ్రవుడు, శలుడు, పౌరవుడు, వృషసేనుడు, వీళ్ళందరూ ఒకేసారి బాణవర్షం కురిపించారట. అంత బాణవర్షం మీద పడుతున్నప్పటికీ కూడా వాటన్నిటినీ అవలీలుగా విధిలించి వేసి ఒక సింహనాదం చేశాడు ఆయన. ఆయన చేసిన సింహనాదానికి కౌరవీరులు నిలబడలేకపోతున్నారు. ఆ సమయంలో వాళ్ళందరూ బాణాలు ప్రయోగిస్తూ ఉంటే తన దాకా రాకుండా ఆకాశంలో ఉంటూ ఉంటేనే బాణములన్నీ ముక్కలు చేసేటండి. ఇక్కడ ఎవరెవరు ప్రయోగించారో వారందరి మీదకి బాణములు ప్రయోగించి గాయపరిచాడు. వాళ్ళ తేరుకునే లోపలే అనేక రకమైన బాణములు వాళ్ళని గుచ్చుకున్నాయి. అప్పుడు ఒక్కసారిగా అనేక మంది బాణములు ప్రయోగించారు అభిమన్యుని మీద. దుస్సహుడు 9 బాణాలు వేసేట, దుశ్శాసనుడు 12, కృపాచార్యుడు 3, ద్రోణుడు 17 బాణాలు వేశాడు. అలాగే వివింశత 70 బాణాలు వేశాడు. ఇక కృతవర్మ 7 బాణాలు, బృహద్బలుడు 8. ఈ విషయాలు లెక్కలు రాసుకో అక్కర్లేదండి. అన్ని రకాల బాణాలు వచ్చి తగిలాయో తెలుసుకుంటే చాలు. ఇక్కడ శల్యుడు, శకుని అందరూ చేస్తే ధనుస్సు పట్టుకుని నాట్యం చేస్తున్నట్టు యుద్ధం చేశాట మహానుభావుడు. ధనుస్సు గుండ్రంగా తిప్పుతూ ఏ ఒక్కడి తనకు తగలకుండానే దెబ్బతీస్తున్నాడు వాటన్నిటిని కూడా. అంతేకాదు అభిమన్యుడు కర్ణుడికి ఎదురుగా వచ్చినప్పుడు వేసిన బాణానికి, అభిమన్యుడు ప్రయోగించిన బాణం కర్ణుని కవచాన్ని చీల్చుకుని వెళ్ళి గుచ్చుకుందండి లోపల. ఇక్కడ శరీరాన్ని కూడా ఛేదించింది. దానితో భూకంపం వచ్చినప్పుడు పర్వతం కదిలిపోయినట్టుగా కదిలి కింద పడ్డాడు. ఒక్కసారి కర్ణుడు మూర్చిపోయాడంతే. ఆ తర్వాత అభిమన్యుడు సైన్యంలో సంచరిస్తున్నప్పుడు యముళ్ళ దర్శనమిచ్చాడు అందరికీ. ఈ శల్యుడు అభిమన్యుడు కొట్టిన దెబ్బకి రథం మీద మూర్చిపోయాడు. ఇక్కడ ఏ ఒక్కరు నిలబడలేకపోతున్నారు. పైనుంచి పితృదేవతలు, దేవతలు, చారణులు, సిద్ధులు, యక్షులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. ఇక్కడ శల్యుడు కింద పడిపోగానే శల్య సోదరుడు ముందుకొచ్చాట. వెంటనే అభిమన్యుడు ప్రయోగించిన బాణానికి శల్య సోదరుడి శిరస్సు తెగి కింద పడింది. పైనుంచి దేవతలు ప్రశంసిస్తున్నారట ఆ యుద్ధాన్ని చూస్తూ. ఇక అటు తర్వాత కృష్ణుడి నుంచి, అర్జున్ నుంచి సంపాదించిన అస్త్రవిద్యలన్నీ ప్రదర్శిస్తున్నాడు ఆయన. బాణాలు సంధించడం ఏంటి, ప్రయోగించడం ఏంటి, ఎప్పుడూ మండలాకారంగానే కనబడింది ధనుస్సు. అంటే అర్థమేంటి, నిరంతరం బాణప్రయోగం జరుగుతూనే ఉందని అర్థం. మండలాకారం ఎప్పుడు వస్తుంది ధనుస్సుకి, లాగితో వస్తుందండి వింటినారి. అలా ప్రయోగిస్తున్నాడు. అంతేకాదు ఆ వీర సంచారం చూసి వణుకుపోతూ ఉన్నటువంటి వారందరూ అది గమనించి ద్రోణుడికి ఆనందం కలిగిందిట. చూసావా మన అర్జునుడు కొడుకు అర్జునుడికి ఏమాత్రం తీసిపోడు, నాకు అనిపిస్తోంది మించిపోయాడేమో అని. ఇక్కడ ఏమిటా ప్రతాపం, ఏమిటా పరాక్రమం. ఎందుకంటే ఉత్తముడైన యోధుల లక్షణం ఏంటంటే శత్రువుల్లోనైనా శత్రువులోనైనా శౌర్యం కనబడితే మెచ్చుకోవడం అండి. ఆ సంస్కారంతో ఆయన అంటూ ఉంటే ఆ పక్కనున్న యుధిష్ఠుడు అంటున్నాడు, ఓహో ధర్మాత్మ, మన పక్కనున్న దుర్యోధనుడు అంటున్నాడు, ఓహో ధర్మాత్ములకి శిష్యుల మీదనే కాకుండా వాళ్ళ పుత్రుల మీద, పుత్రపుత్రుల మీద కూడా ప్రేమ ఉంటుందన్నమాట అన్నట్టు. ఇక్కడ ఎంత కాని మాట ఆడుతున్నాడు చూడండి. ఇక్కడ పుత్రుల మీద, పుత్రపుత్రుల మీద కూడా ప్రేమ ఉంటుందన్నమాట. అందుకే అభిమన్యుడు విజృంభిస్తున్నాడు. అభిమన్యుడు ఎందుకు విజృంభిస్తున్నాడంటే ద్రోణుడు రక్షిస్తున్నాడు గనక. అంతేగాని అభిమన్యుడు ప్రతాపం కాదు. ద్రోణుడే తలచుకుంటే అభిమన్యుడిని మట్టి కనిపించేవాడు. అంటే ద్రోణుడు అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నావయ్యా, నేను అతను చూసి ప్రశంసించానే తప్ప మరేమీ కాదు సుమా. అంతేకాదు నా యొక్క ప్రతాపాన్ని చూపిస్తే ఎవరు నిలవరు, కానీ అతని ప్రతాపం సామాన్యంగా లేదు సుమా. పైగా ఈ కృష్ణార్జునులు అందరి శక్తి వీళ్ళు ఉన్నది. పాండవుల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్పతనం కనిపిస్తుంది. అన్నీ కలిసిపోయి నాకు అభిమన్యుల్లో కనిపిస్తున్నాయ్యా అన్నాడు. ఇక్కడ యుధిష్ఠుల్లో ఉన్న ధైర్యము, అర్జునులో ఉన్న ప్రతాపము, నకుల సహదేవంలో ఉన్న వినయము, భీముల్లో ఉన్నటువంటి రౌద్రత్వము, కృష్ణుల్లో ఉన్నటువంటి ధర్మ ప్రవర్తన అన్నీ ఇల్లు కనబడుతున్నాయి. మొత్తం అన్నీ కలిసి కనబడుతున్నాడు. ఏం చెప్పమంటావు ఇతడు అటువంటి వాడు. అయినప్పటికీ నేను సర్వశత్రువుల్ని సంహరిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, దానికంటూ వ్యూహములు ఇక్కడున్నాయి అని చెప్పగానే మళ్ళీ అభిమన్యుని విజృంభణని ఎదుర్కొనడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ప్రయత్నం చేస్తుంటే దుశ్శాసనుడు ముందుకొచ్చాడట. ఆ దుశ్శాసనుడిని అభిమన్యుడు వక్షస్థలం మీద, మెడ మీద బాణములు వేశాడు. అవి గుచ్చుకుని లోపలికి వెళ్ళి మెడ ఎముకుని ఛేదించుకుని వెళ్ళిందిట. కింద పడ్డాడు. మళ్ళీ చికిత్సలు చేయించుకుని ముందుకొచ్చాడు. ఆయన మూర్చిపోయిన అతన్ని సారథి తీసుకుపోతే మళ్ళీ చికిత్సలు చేయించుకుని ముందుకు వచ్చాట. ఆ తర్వాత కర్ణుని కొట్టిన దెబ్బలు సామాన్యం కాదండి. 73 బాణాలు ఒకేసారి ప్రయోగించాట కర్ణుడి మీద. ఇక్కడ దానితో ఆ కర్ణుని నిలబడలేకపోయాడు. శిథిలమైపోతుందా శరీరం అనిపించేటంతగా గాయపరిచాడు. అప్పుడు కర్ణ సోదరులు కొందరు ముందుకు వచ్చి కర్ణుడితో పాటు యుద్ధం చేస్తారు. ఇదేలాగ ఒక సోదరుడు ఉత్తర గోగ్రహంలో వచ్చి దెబ్బతిన్నాడు. మరికొందరు తమ్ముళ్ళు కర్ణుడితో పాటు వచ్చారు. వాళ్ళని అవలీలగా సంహరించాడు అభిమన్యుడు నాన్నవలనే. దానితో కర్ణుడికి మహాకోపం వచ్చి తన దగ్గరున్న దివ్యాస్త్రములు ప్రయోగించట. ఆ సమయంలో ఆ దివ్యాస్త్రములన్నిటికీ బదులు చెప్పి కర్ణుడిని గాయపరిస్తే కర్ణుడు నిలబడలేక పారిపోయాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ కర్ణుడు అభిమన్యుడి దగ్గర కూడా నిలబడలేకపోయాడు. ఈ సమయంలో అభిమన్యుడు లోపల చిక్కుల్లో ఉన్నాడని తెలిసిపోయింది. నిజానికి మనం క్లుప్తీకరిస్తున్నామండి. యుద్ధం చూపించిన వైనం చూస్తే ఒక్క చోట కూడా కింద పడ్డాయి మహానుభావుడు. గాయాలవుతూ ఉన్నా అందంగా ఉన్నాయట. నెత్తురు కారుతూ మహాప్రతాపంగా విజృంభిస్తున్నాడు. గుండ్రంగా తిరుగుతున్నాడు రథం మీద. అలవోకగా ఆటాడినట్టు యుద్ధము చేస్తూ ఉంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. దుర్యోధనుడు కూడా పరాజయాన్ని చవిచూసాడండి. ఆ దెబ్బకి దుర్యోధనుడిని దెబ్బ కొట్టాడు. అంతేకాదు విశేషం ఏంటంటే దుర్యోధనుడు కొడుకు వచ్చేట్టు యుద్ధానికి లక్ష్మణ కుమారుడు అవలీలగా లక్ష్మణ కుమారుడు బీరములు కూడా పలుకుతూ ఉంటే ఒక్క బాణంతో లక్ష్మణ కుమారుణ్ణి సంహరించాడు అభిమన్యుడు. చూడండి ఇక్కడ దుర్యోధనుడు తన పుత్రుడు ఎప్పుడైతే సంహరించాడో ఇంకా తట్టుకోలేక తన చంపండి అని అందరినీ ఆదేశించాడు. అప్పుడు షడ్రథులు వచ్చేట్టు ఇలా రాకూడదండి. నిజానికి ఒకే రథకుడి మీద ఇంతమంది వచ్చి దాడి చేయకూడదు. అతడు చుట్టూ మరికొందరు ఉంటే వేరు. ఒక్కడి మీదకి షడ్రథులు వచ్చేట ఎవరంటే ద్రోణుడు, కృపుడు, కర్ణుడు, అశ్వత్థామ, బృహద్బలుడు, కృతవర్మ, మొత్తం ఆరుగురు రథకులు చుట్టుముట్టారు ఆయన్ని. రకరకాల అస్త్రశస్త్రాలు ప్రయోగించారు. ఇక్కడ వాళ్ళందరూ మంత్రవేత్తలు. చిత్రం ఏంటంటే వాటన్నిటికీ బదులు చెప్పి చెదరగొడుతున్నాడు ఈ మహానుభావుడు. ఆశ్చర్యం. అశ్వత్థామ అక్కడికి వచ్చి యుద్ధం చేస్తూ ఉంటే అశ్వత్థామను కూడా చెదరగొట్టేట్టు ఈ మహానుభావుడు. అశ్వత్థామ తిరిగి బాణములు వేస్తే కంపించకుండా మైనాక పర్వతంలా నిలబడ్డాడని వర్ణించారండి. ఎందుకంటే హిమవత్ పర్వతం అర్జునుడైతే హిమవత్ పర్వత పుత్రుడు మైనాకం అలా ఉన్నాడు. ఈయన చలించకుండా నిలబడ్డాడు. ఆశ్చర్యకరం. ఇలా ఉంటూ ఉంటే అయ్యో ఒక్కడిని పట్టుకుని ఇందరు విజృంభిస్తున్నారే, మేము వెళ్ళి ఎదుర్కొంటామని చెప్పి చెప్పిన ప్రకారంగా యుధిష్ఠిరుడు మిగిలినటువంటి పరివారము ఇతరు వెళ్ళిన మార్గంలో లోపలికి ప్రవేశించాలని వెళ్ళారండి. అయితే అభిమన్యుడు ఛేదించుకు వెళ్ళిపోయాడు. కానీ వీళ్ళు వెళ్ళలేకపోయారు. వాళ్ళందరినీ ఒక్కడు అడ్డుకున్నట్టు లోపలికి రానివ్వకుండా. అతడు కానీ అడ్డుకోకపోయి ఉంటే వీళ్ళు సులభంగా వెళ్ళిపోయేవారు. అతడే సైంధవుడు, జయద్రథుడు. ఇది తెలుసుకోవాల్సింది. అతడు అడ్డుకున్నాడు. అతడు ఎలా అడ్డుకోగలిగాడు ఇది కూడా తెలియాలి కదా. కథ అరణ్య పర్వంలో జయద్రథుడు అవమాన గాథ మనకు తెలుసు. అతన్ని ఇంచుమించు మృత్యుదండనతో సమానమైన శిక్ష వేశారు. అప్పుడు ఆవేశంతో అతడు తపస్సు చేశాడట. అంటే ఏ హోమాలో ఇవన్నీ చేశాడు. దేవతలను ఉద్దేశించి కానీ కఠినమైన నియమాలతో ఆరాధన చేస్తే దేవతలు ప్రసన్నులు అవుతారు. రుద్రుడు ఆయనకి ప్రసన్నుడయ్యాడు. ఆ రుద్రుడిని అడిగాడు, నేను ఈ అర్జునుడిని మొదలుకుని అందరినీ సంహరించగలగాలి, నిలవరించగలగాలి అంటే అర్జునుడు నా దగ్గర అస్త్రశస్త్రములు పొందినవాడు కనుక అతను నువ్వేమీ చెయ్యలేవయ్యా అన్నట్టు రుద్రుడు. మరి నేను చేసిన తపస్సు వ్యర్థం అవడమేనా అంటే అర్జునుడిని తప్ప మిగిలిన పాండవుల్లో నలుగురిని నువ్వు నిలువరించే శక్తి నీకు ఇస్తున్నాను అన్నట్ట. ఆ శక్తిని వినియోగించుకున్నాడు గనకనే ఇక్కడ పాండవులతో సహా పాండవ సేనలన్నీ కూడా పద్మవ్యూహంలోకి రాకుండా జయద్రుడు అడ్డుకోగలిగాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ నిజానికి యుధిష్ఠిరుడి యొక్క ప్రణాళిక ఏమిటి అంటే ఛేదించుకుని అభిమన్యుడు వెళ్తే మిగిలినందరూ లోపలికి వెళదాం అనుకున్నారండి. ఎందుకంటే అడ్డునన్నీ తొలగించేస్తే వెళ్ళిపోవచ్చు. అభిమన్యుడు ఒక్కడే ఛేదించగలేడు. మిగిలిన వాళ్ళు అతనుకున్న రుద్రశక్తి చేత ఛేదించలేకపోయారు. ఈ జయద్రుడు అడ్డుకున్నాడు. ఆ జయద్రుడు అడ్డకపోయి ఉంటే ఒక్కడ మిగిలేవాడు కాడు అక్కడ. ఆ భీమాదుల పరాక్రమానికి మొత్తానికి అభిమన్యుడేం తక్కువ చేయలేదండి. ఇంచుమించు వచ్చిన వాళ్ళందరినీ సంహరించాడు. ఆ సంహరించిన వైనంలో కర్ణుడి యొక్క మంత్రుల్ని, వాళ్ళు తెచ్చుకున్నటువంటి రథ పరివారాన్ని, రథబలాన్ని అన్నిటినీ సంహరించాడు. ఈ లోపల దుశ్శాసన పుత్రుడు ఆయన మీదకి వచ్చేట. దుశ్శాసన పుత్రుడిని గాయపరిచాడు. గాయపడి కింద పడ్డాడు దుశ్శాసన పుత్రుడు. ఇలా అవుతూ ఉంటే అప్పుడు అన్నాడు దుర్యోధనుడు, చూశారా నా కొడుకుని చంపాడు, ఒక్క నిలవనివ్వట్లేదు. కర్ణుడే పారిపోయాడు. మళ్ళీ తేరుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు, అది వేరే విషయం. కానీ ఎవరిని నిలవనివ్వట్లేదు. అవలవోకగా ఒక చిన్న పిల్లవాళ్ళ ఉన్న ఇతడు ఎంతని నశింపజేశాడు చూడు. కనుక ఇప్పుడు మనం ఇతను ఏమి చేయగలము అంటూ ఉంటే అప్పుడు కర్ణుడు దగ్గరికి వచ్చి అంటున్నట్ట, మనం ఏం చెయ్యాలి చెయ్యాలి. అప్పుడు శకుని చెప్తున్నాడండి మంచి సలహా, ఇలాంటివి ఇవ్వాలంటే వాడే ఇస్తాడు. ఇప్పుడు ఇతడు ఒక్కడే మనల్ని అందరినీ హింసిస్తున్నాడు కనుక మనందరం కలిసి ఇతడు ఒక్కడిని హింసిద్దాం అన్నాడండి. ఇది వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన వ్యూహం. ఇలాంటివి ఇవ్వాలంటే శకునేగా ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు ఆచార్యుడి దగ్గరికి వచ్చి కర్ణుడు అడుగుతున్నాడు, మనందరం కలిసినా ఇతన్ని సంహరించగలమా? అది కూడా సందేహమే. కనుక ఏ విధంగా అయితే ఇతన్ని సంహరించగలమో చిన్న ఉపాయం చెప్పు అని అడిగారు. అప్పుడు చెప్తున్నాడు, ఇతడి కవచధారణ వైఖరి చాలా కఠినంగా ఉంది. ఈ కవచధారణ నా దగ్గర అర్జునుడు నేర్చుకున్నాడు, అర్జునుడి దగ్గర ఈయన నేర్చుకున్నాడు. ఇలాంటి కవచం ధరించిన వాడిని ఎవరు కొట్టలేరు. అందుకు మీరు ఒక పని చేయండి, ఇతడి ధనుస్సుని ముక్కలు చేసి అల్లెత్రాడిని ఖండించి గుర్రాల్ని నశింపజేసి పక్కన పార్శ్వరక్షకులను ఉంటారు వాళ్ళని కానీ చంపి సారథిని కానీ నశింపజేస్తే అప్పుడు ఇతడు కింద ఉంటాడు. అప్పుడు మనం మన రథాల మించి తన్ని సంహరించవచ్చు. ఇది విషయం చూపించాడు. ఒంటరిగా మిగిల్చి ఈ విధంగా ధనుస్సును ముక్కలు చేయాలి. ఇవి చెప్పగానే అతను ధనుస్సు పట్టుకున్నంతసేపు ధనుస్సును ముక్కలు చేయడం ఎవరి వల్ల కాదండి, ఇక్కడ వీళ్ళందరూ ముందు ఉండి యుద్ధం చేస్తుంటే కర్ణుడు యుద్ధనీతిని అతిక్రమించి వెనక్కి వెళ్ళాడు. అనవిని సూతసూనుడు భయం బెదగూరిన వాడ పోలనై వెనుక కొదుంగి ఆ రథిక వీరు పిరిందికి జుట్టి చేరి అన్నారు. ఇక్కడ పిరిందికి వెనక వైపుకి చేరి వెనక నుంచి ఇతడి ధనుస్సు విరిగల కొట్టేటండి. ఇక్కడ వెనక నుంచి ధనుసులో ధనుస్సు విరిగింది, చేతిలో పట్టుకున్న ధనుస్సు విరిగింది, తర్వాత రథము మొత్తం ముక్కలైంది. క్రింద పడుతున్నటువంటి అభిమన్యుడు ఒక్కసారి పైకి లేచెట్టండి. ఒక్కసారి ఇక్కడ ఆశ్చర్యపోయారు, ఈ విధంగా ఎవరైనా చేస్తారని చేసి అక్కడి నుంచి కత్తిని డాలుని తీసుకుని విజృంభించట. ఎలాగైనా ఎవరు నిలవరించలేకపోతున్నారు. ఆ కత్తి డాలుతో పైనుంచి దుముకుతూ కొడుతున్నాడు ఒక్కొక్కరిని కూడా. ఎవరు నిలవరించలేకపోయారు. చిట్ట చివరికి ఆ డాలును ఒకరు ఛేదించారు, కత్తిని ఒకరు ఎగరగొట్టారు. వెంటనే క్రింద దిగి చక్రం తీసుకున్నట్టు ఆయన చక్రం తీసుకు విజృంభిస్తూ ఉంటే చక్రధారి అయిన కృష్ణుడు అందరికి గుర్తొచ్చేటండి ఆయన యొక్క విజృంభణకి. ఆ చక్ర విజృంభణలో ఆయన ఎంతమందిని సంహరించాడో లెక్కలేదు. ఆ విధంగా అందరినీ సంహరించి పెద్దలందరినీ ఇంచుమించు వచ్చిన వాళ్ళందరిలో ఆరుగురు రథులెవరో మిగిలేరే తప్ప చాలా పరివారాన్ని కొట్టాడు. చిట్ట చివరికి అందరూ చుట్టుముట్టి అతన్ని అనేక రములుగా బాణములతో ధర్మవిరుద్ధంగా దెబ్బతీస్తూ ఉంటే ఆ సమయంలో దుశ్శాసనుడు కొడుకు వచ్చి గద ఎత్తి అభిమన్యుడి నెత్తి మీద కొట్టాడు. తల పగిలి అభిమన్యుడి నేల మీద పడ్డాడండి. ఇక్కడ అది చూసి అంతరిక్షేచ భూతాని ప్రాక్రోశంత విశాంపతే దృష్ట్వా నిపతితం శూరం చ్యుతం చంద్రమివాంబరాత్. చంద్రుడు ఆకాశం నుంచి జారి పడ్డట్టుగా యుద్ధభూమిపై పడ్డాడు అభిమన్యుడు. ఉపమానం ఎంత చక్కగా వాడాడు చూడండి. ఇక్కడ పడినప్పుడు మొత్తం ఉన్న పంచభూతములు దివ్యశక్తులు హాహాకారాలెత్తి ఆగకుండా ఆపకుండా మనస్సులో ఉన్నది నిర్మోహమాటంగా పంచభూతములు అంటున్నాయటండి. ఇక్కడ భూతములు పలుకుతున్నాయి. ఏమనంటే ద్రోణ కర్ణ ముఖై షడ్భిహి ధర్తరాష్ట్రై మహారథై ఏకోహం నిహతశ్చేతే నైష ధర్మో మతోహి నహ. ఇది పంచభూతములు కలిపి చేసిన తీర్మానం. మొత్తం ద్రోణ కర్ణాదులతో కూడినటువంటి ఆరుగురు షడ్రథులు కలిసి ఒక్కడిపై అన్యాయంగా సంహరించారు. ఇది సనాతన ధర్మానికి విరుద్ధమైనది అని పంచభూతములు ఆక్రోశించాయి. ఇక్కడ అలాంటి స్థితి ఏర్పడింది. ఆ క్రింద పడ్డాడు ఎప్పుడో అది చూసినటువంటి యుధిష్ఠిరుడికి దుఃఖం ఆగలేదు. కానీ అదే సమయంలో అతడు యుద్ధం చేసిన వైనం ఉన్నదే, పరాజితుడిగా ఆయన దెబ్బతినలేదయ్యా. ఆయన పరాక్రమం మొత్తం కూడా అల్లల్లాడించింది మొత్తం కౌరవుల్ని. అతడు వీరస్వర్గాన్ని అలంకరించాడు. ఒక్క పూటలో ఆ ఒక్క వ్యూహంలో 10,000 మంది వీరులను మహారథుల్ని సంహరించి నిలబడ్డాడు. అందుకే ఆ మహానుభావుడు వీరస్వర్గాన్ని అలంకరిస్తాడు అని యుధిష్ఠిరుడు చెప్పి ఆనాటికి యుద్ధ విరమణం జరిగింది. యుధిష్ఠిరుడు తనదైనటువంటి శిబిరానికి వెళ్ళి విలపిస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖంలో ఆయన ఉన్నాడు. ఈ లోపల అక్కడ కృష్ణ పరమాత్మతో ఉన్న అర్జునుడు సంసప్తకులని కూడా వధించి భగదత్తుని మరణం తర్వాత మిగిలిన సేనలన్నింటినీ కూడా వధ చేసి తిరిగి వస్తూ ఉండగా అపశకునాలు కనబడ్డాయి. ఆయనకి ఏం జరిగిందా అనేటువంటి శంక కలుగుతూ శిబిరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా దుఃఖాక్రాంతమై ఉన్నది శిబిరం అంతా కూడా. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పాడు ఏడుస్తూ, అభిమన్యుడు వీరమరణం పొందాడు అని. ఇక్కడ వెంటనే చతికిలబడ్డట. చతికిలబడ్డం కాదు, మూర్చిపోయాడు అర్జునుడు. కృష్ణుడి దగ్గర నుండి శత్యోపచారం చేశాడు. అయ్యా యుద్ధం జరుగుతోంది, అతడు సద్గతిని పొందాడు, నువ్వు దుఃఖించకు అని కృష్ణుడు ఓదార్చుతూ ఉంటే అప్పుడు యుధిష్ఠిరుడు అన్నాడు, మేము నిలువరించడానికి వెళ్ళాలని ప్రయత్నిస్తే జయద్రథుడు అడ్డుకున్నాడయ్యా మా పాండవులను అంటే, అప్పుడు శపథం పట్టాడు జయద్రథుడిని, ఎలాగైనా రేపటి సూర్యాస్తమయం లోపల సంహరిస్తాను అని ప్రతిజ్ఞ పట్టాడు. ఆ సంహార వధని రేపు సూర్యాస్తమయం తర్వాత మనం తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.